జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం రాముని ప్రజానురంజకత్వం తెలుసుకుంటూ ఉన్నాం. దృఢ భక్తి కలిగినటువంటి వాడు, స్వదోష పరదోషములు తెలిసినటువంటి వాడు రాముడు అని ఇంకా చెప్తూ ఆ వరుసలోనే శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతర కోవిదః యః ప్రగ్రహ అనుగ్రహయోః యథాన్యాయం విచక్షణః. శాస్త్రజ్ఞుడు, కృతజ్ఞుడు, పురుషాంతర కోవిదుడు, ప్రగ్రహ అనుగ్రహములు ఎందు యథాన్యాయం ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు, విచక్షణుడు, సమర్థుడు. ఇక గోవిందరాజీయము దీనికి ఏం చెప్తూ ఉన్నది? శాస్త్రజ్ఞుడు అని అంటే సాంగవేద అతిరిక్త విద్యాస్థానజ్ఞ. శాస్త్రజ్ఞుడు అని అంటే అంగములతో కూడిన వేదములు కాక మిగిలినవి, అంటే ఇవి వేద వేదాంగ తత్వజ్ఞ అని ఇంతకుముందు చెప్పారు. కనుక ఇప్పుడు మరి ఈ మాట మామూలుగా శాస్త్రం అనేది వేదానికి కూడా వర్తించినప్పటికీ అంతకుముందు చెప్పేసి ఉన్నారు. కనుక ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే వేద వేదాంగముల కంటే వేరైనటువంటి విద్యాస్థానములు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తెలిసినటువంటి వాడు. ఇక కృతజ్ఞుడు అని అంటే కృతం కృతాంతం సిద్ధాంతం జానాతీతి కృతజ్ఞ. అంటే కృతజ్ఞుడు అని అంటే కృతమునంటే సిద్ధాంతమునకు పేరు, అంటే ఒక అభిప్రాయమును స్థిరీకరించుకొని ఉండుట, అది సిద్ధాంతము అంటారు. అది తెలిసినవాడు, తన అభిప్రాయమును స్థిరముగా ఉంచుకునేవాడు. మరి కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరవని వాడు అని మనం వాడుకుంటాం, అది ఒక అర్థమే కాదు, ఇదొకటి. ఎందువలననంటే అత కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి ఇది అనేన నా పునరుక్తి. ఇంతకుముందు చెప్పారు కదా ఈ మాట, కథంచిద్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి అని. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత చేసినటువంటి ఉపకారమును గూర్చి సంతోషిస్తూ ఉంటాడు అని ఇంతకుముందు చెప్పారు. కనుక మళ్ళీ అదే చెప్పినట్లయితే పునరుక్తి అవుతుంది. ఇప్పుడు ఇలా చెబితే పునరుక్తి కాదు అని చెప్పారు. అంటే సిద్ధాంతము అని అంటే ఒక నిర్ణయము, తన అభిప్రాయమును స్థిరీకరించుకుని ఉన్నటువంటి వాడు. ఇక పురుషాంతర కోవిదుడు అంటే పురుషాణం అంతరం తారతమ్యం, ప్రజలలో వారి యొక్క తారతమ్యము, ఎక్కువలు తక్కువలు, తర తమ అనేటటువంటి మాటలు సంస్కృత భాషలో. తర అంటే ఇద్దరిలో గొప్పవాడు అని, తమ అంటే బహుమందిలో గొప్పవాడు అని సంస్కృత భాష మర్యాద. ఆ రెండింటిని కలిపే తారతమ్యము అంటారు, అంటే తరతమముల యొక్క భావము. ఇలా ఎక్కువ తక్కువలు తెలిసినటువంటి వాడు అన్నమాట. తత్ర కోవిదః పండితః అంటే దాంట్లో కోవిదుడు అంటే పండితుడు. ఇది ఇంకా వివరము ఏమిటయ్యానంటే పురుష దర్శన మాత్రేణ అయం సాధు అయం అసాధు ఇది తత్తత్స్వరూప విశేషజ్ఞ ఇది. అంటే చూసిన వెంటనే ఇతడు మంచివాడా మంచివాడు కాదా అనేటటువంటిది అతని యొక్క స్వరూపములు, అంటే వాడి యొక్క జ్ఞానము, అతని యొక్క పరిస్థితులు, అతని క్రియలు ఎట్లాంటి వాడు అనేది తెలిసినటువంటి వాడు, దాన్ని పురుషాంతర కోవిదుడు అన్నారు. ఇక యహ ప్రసిద్ధ, అంటే యహ అని అంటే ప్రసిద్ధుడు, అంటే లోకంలో ఈయన గూర్చే కదా చెప్తూ ఉన్నది. ఇటువంటి అన్నిటి ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడు ఈయన. ప్రగ్రహ అంటే మిత్రాది స్వీకార, మిత్రులను అంటే స్నేహం చేయటం, ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదో తెలిసినటువంటి వాడు. కనుక ఇక్కడ ప్రగ్రహ అనేది గ్రహించుట, అంటే మిత్రులుగా ఎవరిని అంగీకరించాలో. అనుగ్రహ అంటే ఆ తర్వాత వారిని అనుగ్రహించటం, అంటే స్వీకృత పరిపాలనం, మిత్రులుగా స్వీకరించిన తర్వాత వారికి మేలు చేయడం, ఇలా చేసేటటువంటి దానిని ప్రగ్రహ అనుగ్రహ అంటూ ఉన్నారు. ఈ విషయాలలో తయోహో యథాన్యాయం, యథాశాస్త్రం విచక్షణ సమర్థ. అంటే ఎవరిని స్నేహితులుగా చేసుకోవాలి, ఎవరిని స్నేహితులుగా చేర్చుకోకూడదు, అది శాస్త్రానుసారంగా చేసేటటువంటి వాడు. దాంట్లో ఆ ఆలోచనలో ఆయన సమర్థుడు రాముడు. శాస్త్ర మర్యాదం అనతిక్రమ్య మిత్రస్వీకారాధికృత్ ఇది అర్థ. శాస్త్ర మర్యాదలను అనుసరించి దాన్ని అతిక్రమించకుండా అలా స్నేహము చేయటము, లేదా ఆ స్నేహం చేసిన తరువాత వారి మేలును చూడటము. మరి ముందుగానే ఇది గ్రహించాలి, లేక ఏ దుష్టుడినో స్నేహం చేసినట్లయితే మరి వాడి మేలంటే దుష్టుడికి దుష్టకార్యాలే మేలనిపిస్తూ ఉంటాయి వాడికి. కనుక ఇది ముందే తెలిసినటువంటి వాడు, అందుకే శాస్త్ర మర్యాదను అనుసరించేవాడు ఈ కాలంలో ఇలాంటివన్నీ అడుగంటిపోయి ఆలోచనలే లేకుండా పోయినాయి అనుకోండి, ఈ కాలాన్ని గురించి ఇంకా మనం ఎంత చెప్పుకున్నా అదేమి ప్రయోజనం ఉండేటటువంటిది కాదు. కానీ తెలుసుకుని చేయటం చాలా అవసరం. మనం కూడా అలా ఆలోచన చేసి ఎవరిని స్నేహితులుగా గ్రహించాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. సామాన్యంగా లోకంలో వాడుక ఏమిటంటే, నువ్వు మంచివా, అతడు మంచివాడో చెడ్డవాడో తెలియాలనంటే అతని స్నేహితులు ఎవరో చెప్పండి అంటారు. అంటే ఆ స్నేహితులని గుణాలను బట్టి ఇతని గుణాలు కూడా అటువంటివి అని తెలుసుకోవచ్చు అని అంటుంటారు. కనుక అలా తాను ముందే ఎవరిని స్నేహితులుగా చేర్చుకోవాలో ఆ చేర్చుకున్న తర్వాత విడవకుండా ఉండేవాడు రాముడు. అది శాస్త్రమును అనుసరించే స్నేహం చేసేవాడు. ఇంకా సత్సంగ్రహ ప్రగ్రహణి స్థానవిత్తు నిగ్రహస్యచ ఆయ కర్మణి ఉపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవితు. ఇక సత్సంగ్రహం అంటే సత్పురుషులని, సతాం సంగ్రహే స్వీకారే, సత్పురుషులను స్వీకరించేటటువంటి విషయము. ప్రగ్రహణే పరిపాలనేచ, ఇంతకుముందేమో ముందు మిత్రులుగా స్వీకరించటం, ఇక్కడ అలా కాదు. అసలు సత్పురుషులు కొందరు సహజంగానే మంచివారుగా ఉంటారు, కనుక వారిని పరిపాలన వారికి కావలసినటువంటి మేలు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ విచక్షణుడు అనేది మళ్ళీ ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు అంటారు. ఆ పైన చెప్పారు కదా విచక్షణ అన్నది. అలా నిగ్రహస్య అసన్నిగ్రహస్యచ, ఈ నిగ్రహము అనంటే దండన, ఈ దండన అసత్తు అంటే అసత్పురుషులు చెడ్డవారిని దండించటము. స్థానవిత్తు అవకాశ విత్తు అంటే అవకాశాన్ని బట్టి ఆయా సమయములలో వారు చేసేటటువంటి పనులను బట్టి. చెడ్డగా చేసేవాడు ఎప్పుడు ఉంటే వాడిని వెంటనే దండించటం కాదు, ఆ అవకాశము వచ్చినప్పుడు అతడిని దండించేవాడు. ఇది గుర్తుపెట్టుకుని ఆయన ఇక ఆయ కర్మణి న్యాయప్రాప్త ధనార్జన కర్మణి. ఆయా అంటే ఆదాయము అంటాం కదా, అలే వచ్చేటటువంటిది సంపాదించేటటువంటిది ధర్మ న్యాయముగా ఉండాలట. ఆ ధనము న్యాయముగా వచ్చినటువంటి ధనాన్ని ఆయన ఉపాయజ్ఞ ఉపాయముతో గ్రహించేవాడు. ఎలాగోనంటే పుష్పేభ్యో మధు మధుకర ఇవ అపీడనేన ప్రజాభ్యో ధనమాదాతుం చతుర ఇత్యర్థః. తుమ్మెదలు పుష్పములకు ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా ఆ తేనెను గ్రహించుతూ ఉన్నట్లుగా, అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా న్యాయ విధానములో ధనాన్ని సంగ్రహిస్తూ ఉండేవాడు, కానీ పీడించేవాడు కాదు. మరి చాలామంది ఊరికే పీడించేస్తూ ఉంటారు, ఇబ్బంది పెట్టి మరీ ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. సందృష్ట వ్యయకర్మ విత్తు, సందృష్ట వ్యయకర్మ విత్తు అంటే కశ్చిద్ ఆయస్య చ అర్ధేన చతుర్భాగేన వా పునః పాదభాగై స్త్రీభిర్వాపి వ్యయ సంచోజ్యతే బుధై ఇత్యాది శాస్త్ర అవగత వ్యయకర్మజ్ఞ. మరి ఆదాయమైంది, ఇక వ్యయము ఖర్చు ఎలాగోనంటే సంపాదనలో సగము కానీ లేదా నాలుగవ వంతు కానీ ఇలా ఖర్చు పెట్టేటటువంటి వాడు. అవసరాలకు మరి రాజు కదా, అలా గ్రహించాలి, ఖర్చు పెట్టాలి. గ్రహించిన దాంట్లో మరి మొత్తం అంతా ఇప్పుడు మనకు చూడండి, ఏ ప్రభుత్వాలు చూసినా లోటు బడ్జెట్ అంటుంటారు ఏదో, మరి లేకపోతే ఇంకా అప్పులు పడతాము ఇలాంటివి ఏవో కనపడుతూ ఉంటాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు చేస్తే అది ప్రభువులకే కాదు వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చు చేస్తే ఎప్పుడు కూడా అతడు పైకి రాలేడు. అదే ఇక్కడ రాముని విషయంలో చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇంకా శ్రేష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్ధధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో నచ అలసః. శాస్త్ర సమూహములలో శ్రేష్ఠుడు అంటే తాత్పర్యం బాగా తెలిసినవాడు అంటూ ఉన్నారు. శాస్త్ర సమూహములు అంటే వేద వేదాంగముల యందు మహాతాత్పర్యజ్ఞత్వం ప్రాప్త. శ్రేష్ఠ్యం అంటే మహాతత్వజ్ఞుడు, అది ఆ తాత్పర్యాన్ని తెలిసినటువంటి వాడు. ఊరికే చదువుకుని పోతూ ఉంటే ఇప్పుడు పారాయణలను చేస్తూ ఉంటారు. ఏమిటయ్యా ఈ పారాయణల వలన ప్రయోజనము? మరి నాకైతే తెలియదు, శాస్త్రమైతే ఏమి చెప్పింది అని అంటే, పారాయణము అనే అర్థము చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, దాని యందు పరాయణత్వం కలిగి ఉండటం అంటే ఇష్టము కలిగి ఉండటం. ఆ ఇష్టము ద్వారా ఏం చేయాలి? తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. భగవద్గీత పారాయణ చేయటము అని అంటే 700 శ్లోకాలు కింద నుంచి పైకి చేస్తామండి, ఇంకా ఆ స్తోత్రాలు ఈ స్తోత్రాలు పారాయణలు చేస్తాము అని అంటే, పారాయణలు చేయడము అనేటటువంటిది కేవలము చదవటం మాత్రమే కాదు, దాని అర్థాన్ని తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. అది దాని యందు ఉన్నటువంటి సారమది. ఇది పెద్దలు చెప్పింది అంతేకాని ఇప్పుడు అవన్నీ వదిలిపోయి టీటీడీలో ఎప్పటి నుంచో కూర్చొని అక్కడ పారాయణలు చేస్తుంటారు. మరి దానికి కొంత ధనాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇంకా జనానికి కూడా ఇదే, మరి మాకు పారాయణల వల్ల చాలా ఫలితాలు కనపడుతూ ఉన్నాయండి అని అంటారు. వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు, వారి వారి కర్మానుసారంగా ఆ పారాయణ చేసినా ఫలం వస్తుంది, అలా చదువుకుపోయినా ఫలం వస్తుంది. అది అందుకు కాదు, పారాయణ అనేది మనసు ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి చెబుతారు రామాయణ పారాయణలో ఈ అయోధ్యాకాండలోని ప్రథమ సర్గ రెండవ సర్గ ఈ రెండు సర్గలు చేస్తే పారాయణ చేస్తే కుమారులు మంచివారు అవుతారు అని, మంచి గుణాలు గలవారు అవుతారు అని చెబుతారు. అంటే పారాయణ చదివినందు మాత్రం చేతనే వీరికి గుణాలు రావు, ఇవి చదివి ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పాలి, వారికి పిల్లలకు చెప్పాలి, వారిని చేత కూడా చదివించాలి, అప్పుడు కానీ ఆ ఫలం రాదు. సరే, వారి ఇష్టం వారిది, మనమేం కాదంటాం. శాస్త్రముల యొక్క తాత్పర్యము తెలిసిన వాడు రాముడు. వ్యామిశ్రకేషుచ అంటే వ్యామిశ్రము అని అంటే కలిసిపోయి ఉన్నటువంటివి, ఎలా సంస్కృత ప్రాకృత భాషాత్మక కావ్య నాటక అలంకారాదిషుచ శ్రేష్ఠ్యం ప్రాప్త ఇది అనుషంగ. అంటే భాషలు, సంస్కృత భాష ప్రాకృత భాష. సంస్కృతము అని అంటే ఈ దేవభాష, సంస్కరింపబడినటువంటి భాషని అంటారు. మిగిలిన వాటన్నింటినీ కూడా దేశభాషలన్నింటినీ ప్రాకృత భాషలు అంటారు. వీటిల్లో ఉన్నటువంటి కావ్యాలు నాటకాలు అలంకారాలు ఇవన్నీ కూడా శాస్త్రములు. వీటిలో యందు శ్రేష్ఠ్యం శ్రేష్ఠత్వమును పొందినవాడు రాముడు అంటున్నారు. మరి ఆనాటికి అసలు ఈ కావ్య నాటక అలంకారాలు ఎక్కడున్నాయో తెలియదు. ఇదే ఆది కావ్యం కదా, రామాయణమే ఆది కావ్యం. అయితే తర్వాత ఈయన వ్యాఖ్యానంలో రాస్తూ ఉన్నాడు కనుక ఈ వ్యాఖ్యానాల్లో రాస్తూ ఉంటారు ఇలా. అంటే తర్వాత అప్పుడు మనం తెలుసుకోవటానికే కానీ మరి ఆ కాలంలో ఇలా ఉన్నట్లుగా మనకైతే ఏమీ తెలియదు. ఎందుకని వేదములు వేదాంగములు అలా శాస్త్రములు ఏవో కొన్ని చెబుతూ ఉండేవారు గురువులు శిష్యులకే, కానీ ఆ తర్క విద్యలు కానీ ఇలాంటివన్నీ కూడా రచనా రూపంలో ఉన్నట్టు తెలియదు. అసలు కావ్యాలు నాటకాలు అలంకారాలు అసలు అప్పుడు లేనే లేవు. అయితే ఈ రూపంలో లేవు, మరి ఇంకే రూపంలో ఉండడానికి అవకాశం మరి ఉన్నదానంటే కావ్యాలు రామాయణమే ఆది కావ్యము. అలాగే నాటకాలు అని అంటే అవి ఏదైనా ఈ శాస్త్ర రూపంలో అంటే పుస్తక రూపంలో లేకుండా కొన్ని ప్రదర్శన రూపంలో ఉంటే ఉండవచ్చు. ఇలాంటివి ఉండి ఉండవచ్చు, వాటన్నిటినీ తెలిసినవాడు అని. అలాగే కావ్యములు కూడా ఉండటానికి అవకాశం ఉన్నదేమో అని. ఇలా కాకుండా ఇది మహాకావ్యం కదా, రామాయణం చాలా పెద్దది, మరి 500 సర్గలతో ఉన్నటువంటిది, 6 కాండలు కలిగినటువంటిది. కాండ విభజన మరి ఆయన చేశాడో లేదో తెలియదు, తర్వాత ఎన్నో రకాలైన మార్పులు వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా అప్పటికి ఏయో పాటలుగా పాడుకుంటూ ఉండేవాళ్ళేమో, రకరకాలుగా ఉండవచ్చు. ఎందుకంటే ఆదికవి నన్నయ్య ఆదికవి అన్నా ఆయనకంటే ముందు చాలా ఉన్నవి పాటల రూపంలో, పద్యాల రూపంలో, దేశీయ ఛందస్సులు ఉన్నవని చెబుతుంటారు. సరే, అంత ఏవేవన్నా ఉంటే ఉండవచ్చేమో, కనుక అవన్నీ కూడా తెలిసినవాడు రాముడు, వాటిలో శ్రేష్ఠుడు. ఇక అర్ధధర్మౌచ సంగృహ్య సుఖతంత్రో, అర్ధధర్మములు అంటే అర్ధ ధర్మ సంగ్రహణపూర్వకమేవ, ధర్మ అర్ధ కామము అని పురుషార్థములు అని చెబుతూ ఉంటారు కదా, అంటే పురుషులు అంటే జీవులు, శరీరధారులు అనుభవించవలసినటువంటి సుఖములు ఇవి. ఈ అర్థము సుఖమే, ధర్మము సుఖమే, వాటిని ఆచరించడంలో సుఖమే. ఇవి ధర్మాన్ని ముందు పెట్టుకొని మిగిలినటువంటి పురుషార్థములను సుఖసేవి ఆయన అనుభవిస్తూ ఉండేవాడు, సుఖిస్తూ ఉండేవాడు. అటు కేవల కామపరతంత్ర ఇత్యర్థ, కేవలము కామపరతంత్రుడు కాడు రాముడు అంటూ ఉన్నారు. కేవల కామము అనేటటువంటిది అంటే కామాన్ని అనుభవించవచ్చు, ఆ పురుషార్థమును ధర్మరూపముగా అర్థాన్ని సంగ్రహించాలి. అందుకే ధర్మ అర్ధ కామములు అని అంటుంటారు. అయితే మరి ఇక్కడ అర్ధధర్మవ్వని ద్వంద్వ సమాసంలో అర్ధశబ్దాన్ని ముందు చెప్పటంలో దీనికి ఏమిటి కారణము అని అంటే గౌరవం అని కాదు, అల్ప అచ్చులు కలిగినటువంటి, అల్ప అచ్చు తరౌచ అని ఈ సూత్రం ఒకటి ఉంటుంది. అంటే అల్ప అచ్చులు, తక్కువ అచ్చులు ఉన్నటువంటిది, ధర్మ అన్న దాంట్లో ఉన్నదానికంటే అర్ధ అన్న దాంట్లో తక్కువగా ఉన్నవి, కనుక అది ముందు వచ్చింది కనుక అలా. కానీ ధర్మమే ముందు, ధర్మ అర్ధ కామ ఇలా వరుస అన్నమాట, త్రివర్గము అంటారు ఇవి. ఇక మోక్షము అనేది అది ఈ మూడింటికి అవతల ఉండేటటువంటిది. దీనిని పొందటానికై ప్రయత్నం చేయటం అని అంటే చాలా అదృష్టము ఉండాలి, వారి యొక్క భాగ్యము పండాలి. కనుక ఇలా చేసేవాడు రాముడు, కేవల పరతంత్రుడు కాదు. ఇక అలసహ అంటే అలసుడు కాడు, ఈ అర్ధధర్మ సంగ్రహంలో అయినా అలసుడంటే మందము సోమరితనము చూపించేవాడు కాదు రాముడు, సోమరిగా ఉండేవాడు కాదు రాముడు అని చెప్పారు. ఇలా రాముని యొక్క గుణాలని ఇంకా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఏదైనా ఉపయోగించుకుంటూ ఎంతో కొంత తెలిసిన దానిని ఆచరణలోకి తెచ్చుకోవటానికి, ఒకవేళ అలా కాకపోయినా ఇంతటి వాడు రాముడని తెలుసుకున్నా కూడా మనసులో రాముని యందు ఒక మంచి అభిప్రాయము ఏర్పడితే అది ఇంకా సంతోషించదగినటువంటి విషయము. కనుక అందుకోసంగా కూడా ఇలాంటివి మనము పఠనము, పాఠనము, అధ్యయనము, అధ్యాపనము ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. వాల్మీకి రామాయణము చాలా గొప్పది అనేది భావించి మనము దీంట్లో ప్రవేశించాము, కనుక అలా చేసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.